అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే ద్వితీయః ప్రశ్నః ప్రారంభః. ఓం కృష్ణః క్రమః క్రమోసి తస్య విమాతిః అభిమాతిః గాయత్రం అభిమాతిహేత్యభిమాతిః గాయత్రం ఛందః ఛందః ఆరోహ రోహ పృథివీం పృథివీమను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతి నిభక్తః సయమ్ యమ్ విష్మః విష్మో విష్ణోః విష్ణాః క్రమః క్రమోసి అస్యభిజస్తిః అభిజస్తిః త్రైష్టుభం అభిజస్తిహేత్యభిజస్తిః త్రైష్టుభం ఛందః ఛందః ఆరోహ రోహాంతరిక్షం అంతరిక్షమను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతి నిభక్తః సయమ్ యమ్ విష్మః విష్మో విష్ణోః విష్ణాః క్రమః క్రమోసి అస్యాదీయతః అరాధీయతో హంత హంత జాగతేన జాగతం ఛందః ఛందః ఆరోహ రోహదివం దివమను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతి నిభక్తః సయమ్ యమ్ విష్మః విష్మా విష్ణాః విష్ణాః క్రమః క్రమోసి అసి శత్రూయతః శత్రూయతో హంత శత్రూయత ఇతి శత్రూయతః హంతానుష్టుభం ఆనుష్టుభం ఛందః ఆనుష్టుభమిత్యానోస్తుభం ఛంద ఆరోహ రోహ దిశః దిశోను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతి నిభక్తః సయమ్ యమ్ విష్మః విష్మ ఇతి ద్విష్మః అక్రందదగ్నిః అగ్నిస్తనయన్ స్తనయన్నివ ఇవ ద్యోః ద్యోః క్షామ క్షామారేహర్ రేరిహర్దీర్ఘః దీర్ఘః సమంజన్ సమంజన్నితి సమ్ అంజన్ సద్యోజ్ఞానః జ్ఞానో విద్ధ ఇద్ధో అఖ్యద్ అఖ్యదా ఆ రోదసీ రోదసీ భానునా రోదసీ ఇతి రోదసీ భానునా భాతి భాత్యంతః అంతరిక్యంతః అగ్నేభ్యావృత్తిన్ అభ్యావృత్తిన్నభి అభ్యావృత్తిన్నిత్యభి ఆవృత్తిన్ అభినః న ఆవర్తస్వ వర్తస్వాయుషా ఆయుషా వర్చసా వర్చసా సన్యా సన్యా మేధయా మేధయా ప్రజయా ప్రజయా ధనేన ప్రజయేతి ప్రాజయా ధనేనేతి ధనేన అగ్నే అంగిరః అంగిరః శతం శతం తే సంతు సంవావృతః ఆవృతః సహస్రం ఆవృత ఇత్యావృతః సహస్రం తే ఉపావృతః ఉపావృత ఇత్యుపా ఆవృతః తాసాం పోషస్య పోషస్య పోషేణ పోషేణ పునః పునర్నః నో నష్టం నష్టమా ఆకృతి కృధి పునః పునర్నః నో రయిం రయిమా ఆకృతి కృధీతి కృధి పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్న ఇషా ఇషాయుషా ఆయుషేత్యాయుషా పునర్నః నః పాహి పాహి విశ్వతః విశ్వత ఇది విశ్వతః సహ రయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే భిన్నస్వ భిన్నస్వ ధారయ ధారయేతి ధారయ విశ్వప్స్నియ విశ్వతః విశ్వప్స్నే విశ్వాప్స్న్యా విశ్వతస్పరి పరీతి పరి ఉదుత్తమం ఉత్తమం వరుణ వరుణపాశుతమం వరుణపాశం పాశమస్మద్ అస్మదవ అవాధమం అధమం వి ఇమధ్యమం మధ్యమగ్రశ్రథాయ శ్రథాయేతి శ్రథాయ అథా వయమ్ అయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగస అనాగసో అదితయే అదితయే శ్యామ శ్యామేది శ్యామ ఆత్వా త్వాహారుషం అహారుషమంతః అంతరభూః అభూర్ధ్రువః ధ్రువస్తిష్ఠ తిష్ఠావిచాచలిః అవిచాచలిరిత్యవిచాచలిః విశస్త్వా త్వా సర్వాః సర్వా వాంఛంతు వాంఛంత్వస్మిన్ అస్మిన్ రాష్ట్రం రాష్ట్రమధి అధిశ్రయ శ్రయేది శ్రయ అగ్రే బృహన్ బృహన్నుషసాం ఉషసామూర్ధ్వః ఊర్ధ్వో అస్థాద్ అస్థాన్ నిర్జగ్నివాన్ నిర్జగ్నివాన్ తమసః నిర్జగ్నివానితి నిజగ్నివాన్ తమసో జ్యోతిషా జ్యోతిషా ఆగాత్ అగాదిత్యగాత్ అగ్నిర్భానునా భానునా రుషత రుషతా స్వంగః స్వంగ ఆ స్వంగ ఇతి సు అంగః ఆజాతః జాతో విశ్వా విశ్వా సద్మాని సద్మాన్యప్రాః అప్రా ఇత్యప్రాః సీదత్వం త్వం మాతుః మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థే విశ్వాని ఉపస్థ ఇత్యుపాస్థే విశ్వాన్యగ్నే అగ్నే వజునాని వజునాని విద్వాన్ విద్వానితి విద్వాన్ మయినా ఏనామర్చుషా అర్చుషా మా మా తపసా తపసాభి అభిశూషుచ శూషుచోంత అంతరస్యాం అస్యాం శుక్రజ్యోతి శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతిరి శుక్రజ్యోతి విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచా రుచాత్వం త్వముఖాయై ముఖాయై సదనే సదనే స్వే స్వైతి స్వే తస్యాస్త్వం త్వకం హరసా హరసా తపన్ తపం జాతవేద జాతవేద శివ జాతవేద ఇది జాతవేద శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నేథో అథో సీద అథో ఇత్యథో సీద శివ శివస్త్వం త్వమితి త్వం శివాః కృత్వా కృత్వా దిశః దిశః సర్వాః సర్వాస్వాం స్వాం యోనిమ్ యోనిమిహ ఇహా ఆసదః అసద ఇత్యసదః హుంస శుచిషత్ శుచిషద్వసు శుచిషదితి శుచిషత్ వసురంతరిక్షసత్ అంతరిక్షసద్ధోత అంతరిక్షసరిత్యంతరిక్షాసత్ హోతా వేదిషత్ వేదిషదతిథి వేదిషదితి వేదీసత్ అతిథిర్దురోణసత్ దురోణసదితి దురోణాసత్ దృషద్వరసత్ దృషదితి దృసత్ వరసదృతసత్ వరసదితి వరాసత్ ఋతసద్వ్యోమసత్ ఋతసదిత్రిదాసత్ వ్యోమసదబ్జాః వ్యోమసదితి వ్యోమాసత్ అబ్జా గోజాః అబ్జాత్యబోజాః గోజారుతజాః గోజాయితి గోజాః ఋతజా అద్రిజాః ఋతజాయిత్రిరాజాః అద్రిజా ఋతం అద్రిజాయిత్యద్రిజాః ఋతం బృహద్ బృహదితి బృహద్ ఇవస్పరి అరి ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్నిః అగ్నిరస్మద్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదాః జాతవేదా ఇతి జాతవేదాః తృతీయమప్సు అప్సు నృమణాః అప్సుత్యపోసు నృమణా అజస్రం నృమణా ఇతి నృమణాః అజస్రమింధాన ఇంధాన ఏనం ఏనం జరతే జరతే స్వాధీ స్వాధీరితి స్వాధీ విద్మాతే తే అగ్నే అగ్నే త్రేధా త్రేధా త్రయాణి త్రయాణి విద్మ విద్మాతే తే సద్మ సద్మ విభృతం విభృతం పురుత్రా విభృతమితి విభృతం పురుత్రేతి పురోత్రా విద్మాతే తే నామ నామ పరమం పరమం గుహా గుహాయత్ యద్విద్మ విద్వాతం తముత్సం ఉత్సంయత యత ఆజగంథ ఆజగంథేత్యా ఆజగంథ సముద్రే త్వా నృమణాః నృమణా అప్సు నృమణాతి నృమణాః అప్స్వంతః అప్సిద్యపోసు అంతర్నృచక్షాః రచక్షా ఈధే రచక్షా ఇది నృచక్షాః ఈధే దివః దివో అగ్నే అగ్నవూధన్ ఊధన్నిత్యూధన్ తృతీయే త్వా రజసి రజసి తస్థివాగుంసం అస్థివాగుంసమృతస్య ఋతస్య యోనౌ యోనౌ మహిషాః మహిషా అహిన్వన్ అహిన్వన్నిత్యహిన్వన్ అక్రందదగ్నిః అగ్నిస్తనయన్ స్తనయన్నివ వివర్జౌః యౌః క్షామ క్షామారేరిహత్ ఏరిహద్వీరుధః వీరుధః సమంజన్ సమంజన్నితి సమంజన్ సద్యో జజ్ఞానః జజ్ఞానో విమిద్ధః ఇద్ధో అర్క్ష్యత్ అర్క్ష్యదా ఆ రోదసీ రోదసీ భానునా రోదసీ ఇది రోదసీ భానునా భాతి భాత్యంతః అంతరిత్యంతః ఋషిక్పావకః పావకో అరతిః అరతిః సుమేధాః సుమేధామర్తేషు సుమేధా ఇది సుమేధాః మర్తేష్వగ్నిః అగ్నిరమృతః అమృతోని నిధాయి ధాయీతి ధాయి ఇయపి ధూమం ధూమమరుషం అరుషం హరిభ్రత్ హరిభ్రదుత్ ఉచ్చుక్రేణ శుక్రేణ శోచిషాః శోచిషాద్యాం యామినక్షత్ ఇనక్షదితి ఇనక్షత్ విశ్వస్య కేతుః కేతుర్భువనస్య భువనస్య గర్భః గర్భా ఆ రోదసీ రోదసీ అవృణాత్ రోదసీ ఇది రోదసీ అవృణాధ్యాయమానః జాయమాన ఇది జాయమానః వీడుంచిత్ చిదద్రిమ్ అద్రిమభినత్ అభినత్ పరాయన్ పరాయుంజనాః పరాయన్నితి పరాయన్ జనాయత్ యదగ్నిమ్ అగ్నిమయజంత అయజంత పంచ పంచేతి పంచ శ్రేణాముదారః ఉదారో ధరుణః ధరుణో రయీణాం రయీణాం మనీషాణాం మనీషాణాం ప్రార్పణః ప్రార్పణ సోమగోపాః ప్రార్పణ ఇది ప్రార్పణః సోమగోపాది సోమాగోపాః వసో సూనుః సూనుః సహసః సహసో అప్సు అప్సు రాజా అప్సిత్యపోసు రాజావి విభాతి భాత్యగ్రే అగ్ర ఉషసాం ఉషసామిధానః నిధాన ఇతిధానః ఎస్తే తే అద్య అద్య కణవత్ కణవద్భద్రశోచే భద్రశోచే పూపం భద్రశోచ ఇది భద్రశోచే అపూపం దేవ దేవ ఘృతవంతం ఘృతవంతమగ్నే ఘృతవంతమితి ఘృతవంతం అగ్నిత్యగ్నే ప్రథం తన్నయ నయ ప్రతరాం ప్రతరాం వస్య ప్రతరామిది ప్రాతరాం వస్యో అచ్చ అచ్చాభి అభిద్యుమ్నం యుమ్నం దేవభక్తం దేవభక్తం యవిష్ఠ దేవభక్తమితి దేవాభక్తం యవిష్ఠేతి యవిష్ఠ ఆతం తం భజ భజ సౌశ్రవసేషు సౌశ్రవసేష్వగ్నే అగ్న ఉక్త ఉక్తే ఉక్త ఉక్త ఆ ఉక్త ఉక్త ఇత్యుక్తే ఉక్తే ఆ భజ భజ శస్యమానే శస్యమాన ఇది శస్యమానే ప్రియ సూర్యే సూర్యే ప్రియ ప్రియో అగ్నా అగ్నా భవాది భవాత్యుత్ ఉజ్జాతేన జాతేన భినదత్ భినదత్ ఉజ్జనిత్వై జనిత్వైరిది జనిత్వై స్వామగ్నే అగ్నే యజమానా యజమానా అను అనుద్యూన్ ద్యూన్ విశ్వా విశ్వా వసూని వసూని రధిరే రధిరే వార్యాణి వార్యాణి దివార్యాణి త్వయా సహ సహ ద్రవిణం ద్రవిణమిచ్చమానా ఇచ్చమానా వ్రజం వ్రజం గోమందం గోమందముషిజ గోమందరి గోమందం ఋషిజోవి యువబ్రుహు వవ్రురిది వవ్రుహు దృశానో రుక్మ రుక్మవ్యా ఉర్వ్యావి వ్యద్యౌద్ అద్యౌద్దుర్మర్షం దుర్మర్షమాయు దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచాన రుచాన ఇది రుచాన అగ్నిరమృత అమృతో అభవత్ అభవద్వయోభి అయోభిర్యత్ వయోభిరిది వయహాభి యదేనం ఏనం ద్యో ద్యోరజనయత్ అజనయత్ సురేతాః సురేతాః ఇతి సురేతాః అన్నపతేన్నస్య అన్నపతైత్యన్నాపతే అన్నస్య నః నో దేహి దేహ్యనమేవస్య అనమేవస్య శుష్మిణః శుష్మిణ ఇది శుష్మిణః ప్రదాతారం ప్రదాతారం తాదృశః ప్రదాతారమిది ప్రదాతారం తాదృశ ఊర్జం ఊర్జం నః నో దేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పద ఇది చతుపదే ఉదు ఉత్వా విశ్వే విశ్వే దేవా దేవా అగ్నే అగ్నే భరంతు భరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సనః నో భవ భవ శివతమః శివతమః సుప్రతీకః శివతమ ఇది శివతమః సుప్రతీకో విభావసుః సుప్రతీక ఇది సుప్రతీకః విభావసురితి విభావసుః ప్రేత్ ఇదగ్నే అగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి యాహి శివేభిః శివేభిరర్చిభిః అర్చిభిస్త్వం అర్చిభిరిత్యర్చిభిః త్వమిది త్వం బృహద్భిర్భానుభిః బృహద్భిరితి బృహదేభిః భానుభిర్భాసన్ భానుభిరితి భానుభిః భాసన్మా మా హిగుంసీః హిగుంసీ స్తనువాః తనువా ప్రజాః ప్రజా ఇది ప్రజాః సమిధాగ్నిం సమిధేతి సంవిధా అగ్నిం దువస్యత దువస్యత ఘృతైః ఘృతైర్బోధయత బోధయతాతిథిం అతిథిమిత్యతిథిం ఆస్మిన్ అస్మిన్ హవ్యా హవ్యా జహోతన జహోతనేతి జహోతన ప్రప్రాయం ప్రప్రేతి ప్రాప్ర అయమగ్నిః అగ్నిర్భరతస్య భరతస్య శృణ్వే శృణ్వేవి వియత్ యత్ సూర్యః సూర్యో న రోచతే రోచతే బృహత్ బృహద్భాః భా ఇది భాః అధియః యః పూర్వం పూర్వం మృతమాసు ప్రతమాసు తస్థౌ తస్థౌ దీదాయ దీదాయ దైవ్యః దైవ్యో అతిథిః అతిథిః శివః శివో నః న ఇది నః ఆపో దేవీః దేవీః ప్రతి ప్రతిగృహీత గృహీత భస్మ భస్మైతత్ ఏతత్ శ్యోనే శ్యోనే గృణధ్వం శృణధ్వం సులభౌ సులభావు లోకే లోక ఇది లోకే తస్మై నమంతాం నమంతాంజనయః జనయః సుపత్నీః సుపత్నీర్మాతా సుపత్నీరితి సుపత్నీః మాతేవ ఇవ పుత్రం పుత్రం విభ్రత విభ్రతాసు స్వేనం ఏనమిత్యేనం అప్స్వగ్నే అప్స్విత్యపరుసు అగ్నే సధిః సధిష్టవ తమసః సౌషధీః ఓషధీరను అనురుధ్యసే రుధ్యస ఇది రుధ్యసే గర్భే సన్ సంజాయసే జాయసే పునః పునరితి పునః గర్భో అసి అస్యోషధీనాం ఓషధీనాం గర్భః గర్భో వనస్పతీనాం వనస్పతీనామితి వనస్పతీనాం గర్భో విశ్వస్య విశ్వస్య భూతస్య భూతస్యాగ్నే అగ్నే గర్భః గర్భో అపాం అపామసి అసీద్యసి ప్రసద్య భస్మనా ప్రసద్యేది ప్రాసద్య భస్మనా యోనిమ్ యోనిమపః అపశ్చ చ పృథివీం పృథివీమగ్నే అగ్న ఇత్యగ్నే సగుంసృజ్య మాతృభిః సగుంసృజ్యేతి సంసృజ్య మాతృభిస్త్వం మాతృభిరితి మాతృభిః త్వం జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునః పునరా ఆసదః అసద ఇత్యసదః పునరాసద్య ఆసద్య సదనం ఆసద్యేత్యాసద్య సదనమపః అపశ్చ చ పృథివీ పృథివీమగ్నే అగ్నయ్యగ్ని శేషే మాతు మాతుర్యథోపస్థే ఉపస్థేంత ఉపస్థైత్యుపాస్థే అంతరస్యాం అస్యాగుం శివతమ శివతమైతి శివాతమ పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్న ఇషా ఇషాయుష ఆయుషేత్యాయుష పునర్న నః పాహి పాహి విశ్వత విశ్వత ఇది విశ్వత సహ రయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే విన్మస్వ విన్మస్వ ధారయ ధారయేతి ధారయ విశ్వప్స్నియా విశ్వత విశ్వప్స్నియేతి విశ్వాప్స్నియా విశ్వతస్పరి పరేతి పరి పునస్వా ఆదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రావసవ వసవ సమ్ సమింధతా ఇంధతాం పునః పునర్బ్రహ్మాణ బ్రహ్మాణో వసునీథ వసునీథ యజ్ఞై వసునీథేతి వసునీథ యజ్ఞైరితి యజ్ఞై ధృతేన త్వం త్వం తనువ తనువ వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సత్యా సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా ఇతి కామాః ఓధాన నో అస్య అస్య వచస వచసో యవిష్ఠ యవిష్ఠమగంహిష్ఠస్య మగంహిష్ఠస్య ప్రభృతస్య ప్రభృతస్య స్వధావ ప్రభృతస్యేతి ప్రాభృతస్య స్వధావ ఇది స్వధావ పీయదిత్వః తో అను అనుత్వః తో గృణాతి గృణాతి వందారుః వందారుస్తే తే తనువం తనువం వందే వందే అగ్నే అగ్న ఇత్యగ్నే సబోధి బోధి సూరిః సూరిర్మఘవా మఘవా వసుదావా మఘవేతి మఘావా వసుదావా వసుపతిః వసుదావేతి వసుదావా వసుపతిరితి వసుపతిః యోధ్యస్మద్ అస్మద్వేషాగుంసి ద్వేషాగుంసీతి ద్వేషాగుంసి అపేత ఇతమి వీత ఇతమి విచ సర్పత సర్పతాతః అథో యే ఏత్ర అత్ర స్థ స్థపురాణాః పురాణా యే యే చ నూతనాః నూతనా ఇతి నూతనాః అతాదిదం ఇదం యమః యమోవసానం అవసానం పృథివ్యాః అవసానమిత్యవాసానం పృథివ్యాక్రన్ అక్రన్నిమం ఇమం పితరః పితరో లోకం లోకమస్మై అస్మా ఇత్యస్మై అగ్నేర్భస్మ భస్మాసి అస్యగ్నేః అగ్నేః పురీషం పురీషమసి అసి సంజ్ఞానం సంజ్ఞానమసి సంజ్ఞానమితి సంజ్ఞానం అసి కామధరణం కామధరణం మయి కామధరణమితి కామధరణం మయితే తే కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాది భూయాత్ సంజ్ఞాః యావః వః ప్రియాః ప్రియాస్తనువః తనువః సమ్ సమ్ ప్రియా ప్రియా హృదయాని హృదయాని వః ద్వైతి వః ఆత్మా వః ఓస్తు అస్సు సంప్రియః సంప్రియః సంప్రియాః సంప్రియ ఇది సంప్రియః సంప్రియాస్తనువః సంప్రియా ఇది సంప్రియాః తనువో మమ మమేతి మమ అయగుంసః సో అర్భిః అర్భిర్యస్మిన్ యస్మిన్ సోమం సోమమింద్రః ఇంద్రః సుతం సుతం దధే దధే జఠరే జఠరే వావశానః వావశాన ఇది వావశానః సహస్రియం వాజం వాజమత్యం అత్యన్న న సప్తిం సప్తిగుం ససవాన్ ససవాన్ సన్ ససవానితి సన్మాన్ సాన్ సూయసే సూయసే జాతవేదః జాతవేద ఇది జాతవేద అర్ణే దివ దివో అర్ణం అర్ణమచ్చ అచ్చాజిగాసి జిగాస్యచ్చ అచ్చా దేవాన్ దేవాగం ఊచిషే ఊచిషే ధిష్ణ్యాః ధిష్ణ్యాయే య ఇతి యే యాః పరస్తాత్ పరస్తాత్ రోచనే రోచనే సూర్యస్య సూర్యస్య యాః యాశ్చ చావస్తాత్ అవస్థాదుపతిష్టందే ఉపతిష్టంత ఆవః ఉపతిష్టంత ఇత్యుపాతిష్టందే ఆప ఇత్యావహ అగ్నేయత్ యత్తే తే దివి దివి వర్చః వర్చః పృథివ్యాం పృథివ్యాం యత్ యదోషధీషు ఓషధీష్వప్సు అప్సు వా అప్సిద్యపోసు వాయుజత్ర యజద్రేతి యజత్ర ఏనాంతరిక్షం అంతరిక్షమురు ఉర్వాతతంథ ఆతతంథ త్వేష ఆతతంథేత్యాతతంథ త్వేషః సహ స భాను భానురర్ణవ అర్ణవో నృచక్షాః నృచక్షా ఇది నృచక్షాః పురీష్యాసో అగ్నయః అగ్నయః ప్రావణేభిః ప్రావణేభిః సజోషసః ప్రావణేభిరితి ప్రావణేభిః సజోషస ఇది సజోషసః విషందాగం హవ్యం హవ్యమాహుతం ఆహుతమనవీవాః ఆహుతమిత్యాహుతం అనమీవాషః ఇషో మహీః మహీరి మహీః ఇడామగ్నే అగ్నే పురుదగుంసం పురుదగుంసగుం సనిం పురుదగుంసరి పురుదగుంసం సలింగో గోశ్శ్వత్తమం శశ్వత్తమగుం హవమానాయ శశ్వత్తమమితి శశ్వతమం హవమానాయ సాధ సాధేతి సాధ స్యాన్నః నస్సూనుః సూనుస్తనయః తనయో విజావా విజావాగ్నే విజావేతి విజావా అగ్నే సా తే సుమతిః సుమతిర్భూతు సుమతిరితి సుమతిః భూత్వస్మే అస్మే ఇత్యస్మే అయందే ఏ యోనిః యోనిరుత్యః ఋత్యో యతః యతో జాతః జాతో అరోచథాః అరోచథా ఇత్యరోచథాః తంజానన్ జానన్నగ్నే అగ్నః ఆరోహ రోహాథ అథాహ నో వర్ధయ వర్ధయా రయిం రయిమితి రయిం చిదసి అసితయా తయా దేవతయా దేవతయాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద సీద పరిచిత్ పరిచిదసి పరిచితి పరిచిత్ అసితయా తయా దేవతయా దేవతయాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద సీద లోకం లోకం ప్రణ ప్రణిద్రం ఛిద్రం ప్రణ ప్రణాథో అథో సీద అథో ఇత్యథో సీద శివా శివా త్వం త్వమిది త్వం ఇంద్రాగ్నీ త్వా ఇంద్రాగ్నీతి ఇంద్ర అగ్ని బృహస్పతి బృహస్పతిరస్మిన్ అస్మిన్ యోనౌ యోనావశీషదన్ అశీషదన్ తాస్య అస్య సూదదోహస సూదదోహస సోమం సూదదోహస ఇది సూదాదోహస సోమగ్ని శ్రీణంతి శ్రీణంతి కృష్ణయ కృష్ణయ ఇది కృష్ణయ జన్మం దేవానాం దేవానాం విష విషస్త్రిషు త్రిష్వా ఆరోచనే రోచనే దివ దివ ఇది దివ సమిదం ఇత కుంసం సంకల్పేథా కల్పేథా కుంసం ప్రియౌ సంప్రియౌ రోజిష్ణు సంప్రియామది సంప్రియౌ రోజిష్ణు సుమనస్యమానౌ రోజిష్ణు ఇది రోజిష్ణు సుమనస్యమానావిది సుమనస్యమానౌ విషమూర్జం ఊర్జమభి అభి సంవసానౌ సంవసానౌ సంవసానావిది సంవసానౌ సంవాం వాం మనాగుంసి మనాగుంసి సంవ్రత వ్రతాసం సమూ ఉచిత్తాని చిత్తాన్యా ఆకరం అకరమిత్యకరం అగ్నే పురీష పురీషాధిపాః అధిపా భవ అధిపా ఇత్యధిపాః భవా త్వం త్వన్నః నైపినః ఇషమూర్జం ఊర్జం యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి పురీష్యస్త్వం త్వమగ్నే అగ్నే రయిమాన్ రయిమాన్ పుష్టిమాన్ రయిమానిది రయిమాన్ పుష్టిమాగుంసి పుష్టిమానిది పుష్టిమాన్ అసీత్యసి శివా కృత్వా కృత్వా దిశః దిశః సర్వాః సర్వా స్వాం స్వాం యోనిమ్ యోనిమిహ ఇహా ఆసదః అసద ఇత్యసదః భవతం నః సమనసౌ సమనసౌ సమోకసౌ సమనసావితి సామనసౌ సమోకసావరేపసౌ సమోకసావితి సమ్మోకసౌ రేపసావిత్య రేపసౌ మా యజ్ఞం యజ్ఞగం హిగంశిష్టం హిగంశిష్టం మా యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ యజ్ఞపతిమితి యజ్ఞాపతిం జాతవేదసౌ శివౌ జాతవేదసావితి జాతవేదసౌ శివౌ భవతం భవతమద్య అద్యనః న ఇదినః మాతేవ ఇవ పుత్రం పుత్రం పృథివీ పృథివీ పురీష్యం పురీష్యమగ్నిం అగ్నిగ్స్వే స్వేయోనౌ యోనావభాః అభారుఖా ముఖేత్యుఖా తాం విశ్వైః విశ్వైర్దేవైః దేవైరృతుభిః ఋతుభిః సంవిధానః ఋతుభిరిత్రిభిః సంవిధానః ప్రజాపతిః సంవిధాన ఇది సంవిధానః ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిర్ప్రజాపతిః విశ్వకర్మాది విశ్వకర్మేది విశ్వాకర్మా విముంచతు ముంచత్తి ముంచతు యదస్య అస్య పారే పారే రజస రజస శుక్రం శుక్రం జ్యోతిః జ్యోతిరజాయత రజాయతేర్జాయత తన్నః నః పరిషత్ పరిషదతి అరిద్విషః విషోగ్నే అగ్నే వైశ్వానర వైశ్వానర స్వాహా స్వాహేతి స్వాహా నమస్సు సుతే నిర్వృతే నిర్వృతే విశ్వరూపే నిర్వృతే విశ్వరూపే యస్మయం విశ్వరూపేతి విశ్వారూపే అయస్మయం వి విచృత శ్రుతాబంధం బంధమేతం ఏతమిత్యేతం యమేన త్వం తమ్యమ్యా యమ్యా సంవిధాన సంవిధానోత్తమం సంవిధానేతి సంవిధాన ఉత్తమం నాకం ఉత్తమమిత్యుతోత్తమం నాకమధి అధిరోహయ రోహయేమం ఇమమితీమం యత్తే తే దేవీ దేవీ నిరృతిః నిరృతిరాపబంధ నిరృతిరితి నిహీరుతిః ఆపబంధదామ ఆపబంధేత్యాపబంధ రామగ్రీవాసు గ్రీవాస్వవిచర్త్యం అవిచర్త్యమిత్యవిచర్త్యం ఇదంతే తేతత్ తద్వి విష్యామి స్యామ్యాయుషః ఆయుషో న మధ్యాత్ మధ్యాదథ అథా జీవః జీవః పితుం ఇతమద్ధి అద్ధి ప్రముక్త ప్రముక్త ప్రాముక్త ఎస్తే అూరే క్రూర ఆసన్ ఆసన్ జుహోమి జుహోమ్యేషా బంధానా బంధానామవసర్జనాయ అవసర్జనాయేత్యవసర్జనాయ భూమిరితి జనా జనా విదు విదుర్మిరులతి నిరులతిరితి నిరులతిరి త్వాహం అహం పరి పరివేద వేద విశ్వత విశ్వరితి విశ్వత అసంబంధమయమానం యజమానమిచ్చ ఇచ్చ స్తేనస్యేత్యాస్కరస్యాను అన్వేషి ఏషీత్యేషి అన్యమస్మద్ అస్మదిచ్చ ఇచ్చసా సాదే ఇత్యా నమః నమో దేవి దేవి నిరృతే నిరృతే తుభ్యం నిరృతైతి నిహీరుతే తుభ్యమస్తు అస్తిత్యస్తు దేవీమహం అహం నిరృతి నిరృతిం వందమాన నిరృతిమితి నిహీరుతి వందమానః పితా పితేవ ఇవ పుత్రం పుత్రం దశయే దశయే వచోభిః వచోభిరితి వచహాభిః విశ్వస్య యా జాయమానస్య జాయమానస్య వేద వేద శిరశిర శిరశిర ప్రతి శిరశిర ఇది శిరశిర ప్రతి సూరీ సూరీవి విచష్టే చష్టరితి చష్టే నివేశన సంగమన నివేశన ఇది నివేశన సంగమనో వసూనా సంగమన ఇది సంగమన వసూనా విశ్వా విశ్వరూపా రూపాభి అభిచష్టే చష్టే శుచీభి శుచీభిరితి శుచీభి దేవైవ ఇవ సవిత సవిత సత్యధర్మ సత్యధర్మేంద్ర సత్యధర్మేతి సత్యాధర్మ ఇంద్రో నగస్థౌ తస్థౌ సమరే సమరే పథీనా సమర ఇది సంవరే పథీనామితి పథీనా సంవరత్రా దధాతన దాతనని నిరాహావాన్ ఆహావాన్ కృణోతన ఆహావానిత్యాహావాన్ కృణోతనేతి కృణోతన సించామహ అవటం అవటముద్రిణం ఉద్రిణం వయమ్ వయమ్ విశ్వాహ విశ్వాహ అహారస్తం అదస్తమక్షితం అక్షితమిత్యక్షితం నిష్కృతాహావమవటం నిష్కృతాహావమితి నిష్కృతాహావం అవటకం సువరత్రం సువరత్రకం సుషేచనం సువరత్రమితి సువరత్రం సుషేచనమితి సుశేచనం ఉద్రిణకం సించే సించే అక్షితం అక్షితమిత్యక్షితం సీరాయుంజంతి యుంజంతి కవయ కవయో యుగా యుగావి విలంబే తన్వదే పృథగ్ పృథగితి పృథగ్ ధీరా దేవేషు దేవేషు సుమ్నజా సుమ్నజేతి సుమ్నజా విలగ్నసీరా సీరావి వియుగా యుగాదనోద తనోద కృతే కృతే యోనౌ యోనౌ అపద అపదేహ ఇహ బీజం బీజమిది బీజం ఇరా చష్టి సృష్టి సఫరా సఫరా అసత్ సఫరా ఇది సాఫరా ప్రసన్న నో నేదీయ నేదీయత్సృణ్యా సృణ్యా పక్వం పక్వమా ఆయత్ అయదిత్యయత్ లాంగలం పవీరవం పవీరవకం సుషేవం సుషేవకం సుమతిత్సరు సుషేవమితి సుషేవం సుమతిత్సర్విది సుమతిత్సరు ఉదిత్ ఇత్కృషతి కృషతి రామవిం అవిం ప్రథర్వ్యం ప్రథర్వ్యం చ ప్రథర్వ్యమితి ప్రాథర్వ్యం చ పీవరీ పీవరీమితి పీవరీ ప్రస్థావద్రథవాహనం ప్రస్థావదితి ప్రస్థావద్ రథవాహనమితి రథావాహనం శునన్న నఫాలా ఆహ ఫాలావి తులంతో తులంతు భూమి భూమికం శునం శునం కీనాశాహ కీనాశా అభి అభియంతో ఎంతు వాహాన్ వాహానితి వాహాన్ శునం పర్జన్య పర్జన్యో మధునా మధునా పయోభి అయోభిశునాశీరా అయోభిరితి పయహాభి శునాశీరా శృణం శునమస్మాసు అస్మాసు ధత్తం ధత్తమితి ధత్తం కామం కామదుఖే కామదుఖే ధుక్ష్వ కామదుఖ ఇది కామాదుఖే ధుక్ష్వమిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయ చేతి చ ఇంద్రాయాగ్నే అగ్నే పూష్ణే పూష్ణ ఓషధీభ్య ఓషధీభ్య ప్రజాభ్య ఓషధీభ్యైత్యోషధీభ్య ప్రజాభ్యైతి ప్రజాభ్య కృతేన సీత సీత మధునా మధునా సమక్త సమక్త విశ్వై సమగ్రే సమక్త విశ్వైర్దేవై దైరనుమద అనుమద మరుద్ది అనుమదేనుమద మరుద్ధిరితి మరుతుర్భి ఊర్జస్వతి వయసా వయసా విన్వమాన విన్వమానాస్మాన్ అస్మాన్ సీతే సీతే వయసా వయసాభ్యావృత్స అభ్యావృత్సేత్యుభి ఆవృత్స యా జాతా జాతా ఓషధ ఓషధయో దేవేభ్య దేవేభ్య త్రియుగం త్రియుగం పురా త్రియుగమిది త్రియుగం పురేతి పురా వందామి బభ్రూణా బభ్రూణామహం అహగం శతం శతం ధామాని ధామాని సప్త సప్త చేతి శతం వహ వో అంబ అంబ ధామాని ధామాని సహస్రం సహస్రముత ఉతవః గోరుహ రుహ ఇది రుహ అథా శతక్రత్వః శతక్రత్వో యూయం శతక్రత్వ ఇది శతక్రత్వః యూయమిమం ఇమం మే మే అగదం అగదం కృత కృతేతి కృత పుష్పావతీ ప్రసూపతీ పుష్పావతీరితి పుష్పావతీ ప్రసూపతీ ఫలినీ ప్రసూపతీరితి ప్రాసూపతీ ఫలినీరఫలా అఫలా ఉత ఉతేత్యుత అశ్వాయివ ఇవ సజిత్వరీ సజిత్వరీర్వీరుధ సజిత్వరీరితి సాజిత్వరీ వీరుధ పారయిష్ణవ పారయిష్ణవ ఇది పారయిష్ణవ ఓషధీరితి ఇది మాతర మాతరస్త తద్వ ఓ దేవీ దేవీరుప ఉపబ్రువే బ్రువ ఇది బ్రువే ప్రపాగుంసి విఘ్నతీ విఘ్నతీరిత విఘ్నతీరితి విఘ్నతీ ఇతరప తపశ్చాతయమానా చాతయమానా ఇది చాతయమానా అశ్వత్థేవ ఓ నిషదనం నిషదనం పర్ణే నిషదనమితి నీసదనం పర్ణేవ ఓ వసతి వసతి కృత కృతేతి కృత గోభాజయిత్ గోభాజయితి గోభాజ ఇత్కిల కిలాసథ అసథయత్ యత్సనవథ సనవథ పూరుషం పూరుషమితి పూరుషం యదహం అహం వాజయన్ వాజయన్ నిమాః నిమా ఓషధీ ఓషధీర్హస్తే హస్తాదధే ఆదధ ఇత్యాదధే ఆత్మా యక్ష్మస్య యక్ష్మస్య నశ్యతి నశ్యతి పురా పురా జీవగృభః జీవగృభో యథా జీవగృభ ఇతి జీవగృభః యథేతి యథా యదోషధయః ఓషధయః సంగచ్ఛంతే సంగచ్ఛంతే రాజానః సంగచ్ఛంత ఇతి సంగచ్ఛంతే రాజానః సమితౌ సమితావివ సమితావితి సంయుతౌ ఇవేతీవ విప్రస్సః స ఉచ్యతే ఉచ్యతే భిషగ్ భిషగ్రక్షోహ రక్షోహామీవ చాతనః రక్షోహేతి రక్షహాః అమీవ చాతన ఇత్యమీవ చాతనః నిష్కృతిర్నామ నిష్కృతిరితి కృతిః నామవః వో మాత మాతాథ అథా యూయమ్ యూయగ్స్థ స్థ సంకృతీః సంకృతీరితి సంకృతీః సరాః పదత్రిణీః పదత్రిణీ స్థన స్థనయత్ యదామయతి ఆమయతి నిః నిష్కృత కృతేతి కృత అన్యావః వో అన్యాం అన్యామవతు అవత్పన్యా అన్యాన్యస్యాహ అన్యస్యా ఉప ఉపావత అవతేత్యవత తాః సర్వాః సర్వా ఓషధయః ఓషధయః సంవిధానాః సంవిధానా ఇదం సంవిధానా ఇది సంవిధానాః ఇదం మే మే ప్రావత అవతావచః వచ ఇతి వచః ఉచ్ఛుష్మాః శుష్మా ఓషధీనాం ఓషధీనాం గావః గావో గోష్ఠాత్ గోష్ఠాదివ గోష్ఠాదితి గోస్థాత్ ఇవేరతే ఈరత ఇతీరతే ధనగుం సనిష్యంతీనాం సనిష్యంతీనామాత్మానం ఆత్మానం తవ తవ పూరుష పూరుషేతి పూరుష అతివిశ్వాః విశ్వాః పరిష్ఠాః పరిష్ఠాస్తేనః పరిష్ఠా ఇది పరిస్థాః స్తేన ఇవ ఇవ వ్రజం వ్రజమక్రమః అక్రమురిత్యక్రమః ఓషధయః ప్రాచుచ్యవుః అచుచ్యవుర్యత్ యత్కిం కించ చ తనువాం తనువాగుం రపః రప ఇతి రపః యాస్తే త ఆతస్థుః ఆతస్థురాత్మానం ఆతస్థురిత్యాతస్థుః ఆత్మానంగాః యా ఆవిషుః ఆవిషుః పరుః పరుః ఆవిషురిత్యా ఆవిషుః పరుః పరురితి పరుః పరుః తాస్తే తే యక్ష్మం యక్ష్మం వి విబాధంతాం బాధంతాముగ్రః ఉగ్రో మధ్యమశీ మధ్యమశీరివ మధ్యమశీరితి మధ్యమాశీ ఇవేదీవ సాకం యక్ష్మ యక్ష్మ ప్రపద పతశ్యేన శ్యేన కితి దేవినా కితి దేవినేతి కితి దేవినా సాకం వాదస్య వాదస్య ధ్రాజ్యా ధ్రాజ్యా సాకం సాకం నశ్య నశ్య నిహాకయా నిహాకయేతి నిహాకయా అశ్వావతీ సోమవతీం అశ్వావతీమిత్యశ్వావతీం సోమవతీమూర్జయంతీం సోమవతీమితి సోమావతీం ఊర్జయంతీముదోజసం ఉదోజసమిత్యుదోజసం ఆవిత్సి విత్సి సర్వాః సర్వా ఓషధీః ఓషధీరస్మై అస్మా అరిష్టతాదయే అరిష్టతాదయే ఇత్యరిష్టాతాదయే యాః ఫలినీః ఫలినీర్యాః యా అఫలాః అఫలా అపుష్పాః అపుష్పాయాః యాశ్చ పుష్పిణీః పుష్పిణీరితి పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తాః బృహస్పతి ప్రసూతారి బృహస్పతి ప్రసూతాః తానః నో ముంచంతో ముంచంత్వగంహసః అగంహస ఇత్యగంహసః యా ఓషధయః ఓషధయః సోమరాజ్ఞీః సోమరాజ్ఞీ ప్రవిష్టా సోమరాజ్ఞీరి సోమరాజ్ఞీ ప్రవిష్టా పృథివీం ప్రవిష్టా ప్రవిష్టా పృథివీమను అన్విత్తిను తాసాం త్వమసి అస్యుత్తమా ఉత్తమా ప్ర ఉత్తమేత్యుతమా ప్రణ నో జీవాతవే జీవాతవే సువ సువేతి సువ అవపతంతీరవదన్ అవపతంతీరిత్యవాపతంతీ అవదన్ దివ దివ ఓషధయ ఓషధయ పరి పరీతి పరి యంజీవం జీవమశ్నవామహై అశ్నవామహైన నసః సరిష్యాది విష్యాది పూరుష పూరుష ఇది పూరుష యాశ్చ చేదం ఇదముపశృణ్వంతి ఉపశృణ్వంతి యా ఉపశృణ్వంతీత్యుపశృణ్వంతి యాశ్చ చ దూరం దూరం పరాగతాః పరాగత ఇది పరా ఆగతా ఇహ సంగత్య సంగత్యత సంగత్యేతి సంగత్య సర్వా అస్మై అస్మై సందత్త దత్త భేషజం భేషజమితి భేషజం మావహ ఓరిషత్ ఇషత్ ఖనిత ఖనితస్మై యస్మై చాహం అహం ఖనామి ఖనామి వహ వైతి వహ విపచ్చతుష్పత్ విపదితి ద్వీపత్ చతుష్పదస్మాకం చతుష్పదితి చతుహోపత్ అస్మాకం సర్వం సర్వమస్తు అస్త్వనాతురం అనాతురమిత్యనాతురం ఓషధయస్సం సంవదంతే వదంతే సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్థం తగం రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసీ మానః నో హింసీత్ హింసీత్ జనిత జనితాయః యః పృథివ్యాః పృథివ్యాయః యో వాదివం దివకం సత్యధర్మా సత్యధర్మా జజాన సత్యధర్మేతి సత్యాధర్మాః జజామేతి జజాన యశ్చ చాపః అపశ్చంద్రాః చంద్రా బృహతీః బృహతీర్ జజాన జజాన కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషాః అవిషా విధేమ విధేమేతి విధేమ అభ్యావర్తస్వ పృథివీ అభ్యావర్తస్వేత్యభి ఆవర్తస్వ పృథివీ యజ్ఞేన యజ్ఞేన పయసా పయసా సహ సహేతి సహ వపాంతే తే అగ్ని అగ్నిరిషిత ఇషితో వవ సర్పదు సర్పత్తి సర్పదు అగ్నేయత్ యత్తే తే శుక్రం శుక్రం యత్ యచ్చంద్రం చంద్రం యత్ యత్పూతం పూతం యత్ యజ్ఞియం యజ్ఞియమితి యజ్ఞియం తద్దేవేభ్య దేవేభ్యో భరామసి భరామసీతి భరామసి ఇషమూర్జం ఊర్జమహం అహమిత ఇత ఆదే రతస్య రతస్య ధామ్న ధామ్నో అమృతస్య అమృతస్య యోనేః యోనేరితి యోనేః ఆనః నోగోషు గోషు విశదు విశత్వా ఔషధీషు ఔషధీషు జహామి జహామి సేదిం సేదిమనిరామ్ అనిరామమీవాం అమీవామిత్యమీవాం అగ్నేతవ తవ శ్రవ శ్రవో వయ వయోమహి మహిర్భ్రాజంది భ్రాజంత్యర్చయ అర్చయో విభావసో విభావసో ఇది విభావసో బృహద్భానో శవసా బృహద్భానో ఇది బృహత్ భానో శవసా వాజం వాజముఖ్యం ముఖ్యం దధాసి దధాసి దాశుషే దాశుషే కవే కవ ఇది కవే ఇరజ్యన్నగ్నే అగ్నే ప్రథయస్వ ప్రథయస్వ జంతుభిః జంతుభిరస్మే జంతుభిరితి జంతుభిః అస్మే రాయ అస్మే ఇత్యస్మే రాయో అమర్త్య అమర్త్యేత్యమర్త్య సదర్శదస్య దర్శదస్య వపుష వపుషోవి విరాజసి రాజసి ప్రణక్షి ప్రణక్షి సానసిం సానసికం రయిం రయిమితి రయిం ఊర్జో నపాత్ నపాజ్జాతవేద జాతవేదస్సు షష్టిభిః జాతవేద ఇది జాతావేద సుషస్తిభిర్మందస్వ సుషస్తిభిరితి సుషస్తిభిః మందస్వ ధీతిభిః ధీతిభిర్హితః ధీతిభిరితి ధీతిభిః హిత ఇది హితః త్వే ఇషః త్వే ఇది త్వే ఇషస్సం సందధుః దధుర్భూరిరేతసః భూరిరేతసః చిత్రోదయః భూరిరేతస ఇది భూరిరేతసః చిత్రోదయో వామజాతాః చిత్రోదయ ఇది చిత్రాభూతయః వామజాతా ఇది వామజాతాః పావకవర్చా శుక్రవర్చాః పావకవర్చా ఇది పావకవర్చాః శుక్రవర్చా అనూనవర్చాః శుక్రవర్చా ఇది శుక్రవర్చాః అనూనవర్షావృత్ అనూనవర్చాయినూనావర్చా ఉదీయర్షి యర్షి భానునా భానునేతి భానునా పుత్ర పితరా పితరా విచరన్ విచరన్నుప విచరన్నితి విచరన్ ఉపావసి అవస్యుభే ఉభే పృణక్షి ఉభే ఇుభే పృణక్షి రోదసి రోదసి ఇది రోదసి ఋతావానం మహిషం ఋతావానమిత్రుతావానం మహిషం విశ్వజర్షణి విశ్వజర్షణిమగ్నిం విశ్వజర్షణిమితి విశ్వాజర్షణి అగ్నికం సుమ్నాయ సుమ్నాయ దధిరే దధిరే పుర పురోజనాహ జనా ఇది జనాహ శృత్కర్ణగం సప్రథస్తమం శృత్కర్ణమితి శృతకర్ణం సప్రథస్తమం ద్వా సప్రథస్తమమితి సప్రథహాతమం ఆ గిరా గిరా దైవ్యం దైవ్యం మానుషా మానుషా యుగా యుగేతి యుగా నిష్కర్తారమధ్వరస్య నిష్కర్తారమితి కర్తారం అధ్వరస్ ప్రచేతసం ప్రచేతసం క్షయంతం ప్రచేతసమితి ప్రాచేతసం క్షయంతకం రాధసే రాధసే మహే మహ ఇది మహే రాతిం భృగూనా భృగూనాశిజం ఉషిజం కవిక్రతం కవిక్రతం ప్రణక్షి కవిక్రతమితి కవీక్రతం ప్రణక్షి సాదసిం సాదసికం రయిం రయమితి రయిం చితస్థ స్థ పరిచిత పరిచిత ఊర్ధ్వజిత పరిచిత ఇది పరిచిత ఊర్ధ్వజిత శ్రయధ్వం ఊర్ధ్వజిత ఇత్యూర్ధ్వజిత శ్రయధ్వం తయా దేవతయా దేవతయా అంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువాః ధ్రువాస్సీదత సీదతేతి సీదత ఆప్యాయస్వ ప్యాయస్వసం సమేతో ఏతుతే తే విశ్వతః విశ్వతః సోమ సోమవృష్ణియం వృష్ణియమితి వృష్ణియం ధవా వాజస్య వాజస్య సంగథే సంగథ ఇది సంగథే సంతే తే పయాగుంసి పయాగుంసి సం సమో ఉజంతు ఎంతు వాజాః వాజాః సం సంవృష్ణయాని వృష్ణయాన్యభిమాతిషాః అభిమాతిషాః ఇత్యభిమాతీసాః ఆప్యాయమానో అమృతాయ ఆప్యాయమాన ఇత్యాప్యాయమానః అమృతాయ సోమ సోమదివి దివి శ్రవాగుంసి శ్రవాగస్యుత్తమాని ఉత్తమాని ధిష్వ ఉత్తమానేత్యుదోత్తమాని ధిష్వేతి ధిష్వ అభ్యస్థాద్ అస్థాద్విశ్వాః విశ్వాః ప్రతమాః ప్రతమా అరాధీః అరాధీస్తత్ తదగ్నిః అగ్నిరాహ ఆహ తత్ తదు సోమః సోమ ఆహ ఆహేత్యాహ బృహస్పతిః సవితా సవితా తత్ తన్మే మాహ ఆహ పూషా పూషా మా మాధాత్ అథాత్ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోక ఇది లోకే యదక్రందః అక్రందః ప్రథమం ప్రథమం జాయమానః జాయమాన ఉద్యన్ ఉద్యాన్ సముద్రాత్ ఉద్యన్యుత్యుదయన్ సముద్రాదుత ఉతవా వా పురీషాత్ పురీషాది పురీషాత్ శ్యనస్య పక్షా పక్షాహరిణస్య హరిణస్య బాహూ బాహూ ఉపస్థుతం బాహూ ఇది బాహూ ఉపస్థుతం జనిమ ఉపస్థుతమిత్యుపాస్థుతం జనిమ తత్ తత్తే తే అర్వన్ అర్వన్నిత్యర్వన్ అపాం పృష్టం పృష్టమసి అసి యోనిః యోనిరగ్నేః అగ్నేః సముద్రం సముద్రమభితః అభితః పిన్వమానం పిన్వమానమితి పిన్వమానం వర్ధమానం మహః మహ ఆచ పుష్కరం పుష్కరం దివః దివో మాత్రయా మాత్రయా వరిణా వరిణా ప్రథస్వ ప్రథస్వేది ప్రథస్వ బ్రహ్మజ్ఞానం జ్ఞానం ప్రథమం ప్రథమం పురస్తాద్ పురస్తాద్వి విసీమతః సీమతః సురుచః సురుచో వేనః సురుచ ఇది సురుచః వేన ఆవః ఆవలిత్యావః స బుధ్నియా ఆహ బుధ్నియా ఉపమాః ఉపమా అస్య ఉపమా ఇత్యుపామాః అస్య విష్ఠాః విష్ఠాస సహ విష్ఠా ఇతి వీస్థాః సతశ్చ చ యోనిమ్ యోనిమసతః అసతశ్చ చ వివః వివః ఇతి వివః హిరణ్యగర్భస్సం హిరణ్యగర్భ ఇతి హిరణ్యగర్భః సమవర్తత అవర్తతాగ్రే అగ్రే భూతస్య భూతస్య జాతః జాతః పతిః పతిరేకః ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదాధార దాధార పృథివీం పృథివీం ద్యాం ద్యాముత ఉతేమాం ఇమాంగస్మై తస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ రప్సశ్చస్కంద చస్కంద పృథివీం పృథివీమను అనుద్యాం ద్యామిమం ఇమం చ యోనిమ్ యోనిమను అనుయః యశ్చ చ పూర్వః పూర్వ ఇది పూర్వః తృతీయం యోనిమ్ యోనిమను అనుసంచరంతం సంచరంతం దర్ప్సం సంచరంతమితి సంచరంతం దర్ప్సం జుహోమి జుహోమ్యను అనుసప్త సప్తహోత్రాః హోత్రా ఇది హోత్రాః నమో అస్తు అస్తు సర్పేభ్యః సర్పేభ్యో యే చ పృథివీం పృథివీమను అన్విత్యను యే అంతరిక్షే అంతరిక్షే యే దివి దివి ఏభ్యః తేభ్యః సర్పేభ్యః సర్పేభ్యో నమః నమ ఇతి నమః ఏదః అదో రోచనే రోచనే దివః దివో యే వా వా సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిష్విది రశ్మిషు ఏషామప్సు అప్సు సదః అప్సిద్యపోసు సదః కృతం కృతం తేభ్యః తేభ్యః సర్పేభ్యః సర్పేభ్యో నమః నమ ఇతి నమః యా ఇషవ ఇషవో యాతుధానానాంజే యాతుధానామితి యాతుధానానా వనస్పతీన్ వనస్పతీగుమ్రను అన్విత్యను వటేషు అవటేషు శేరతే తేభ్య సర్పేభ్య సర్పేభ్యో నమ నమ ఇది నమ ధ్రువాసి అసి ధరుణా ధరుణాస్త్రుత అస్త్రుత విశ్వకర్మణ విశ్వకర్మణ సుకృత విశ్వకర్మణేతి విశ్వకర్మణ సుకృతేతి సుకృత మా త్వా సముద్ర సముద్ర ఉద్ ఉద్వధీర్ వధీన్మా మా సుపర్ణ సుపర్ణోవ్యథమాన సువర్ణ ఇది సువర్ణ అవ్యథమాన పృథివీం పృథివీం నృగంహ నృగంహేతి నృగంహ ప్రజాపతి స్వా ప్రజాపతిరితి ప్రజాపతి త్వా సాదయతు సాదయతు పృథివ్యా పృథివ్యా పృష్టే పృష్టే యజస్వతీం యజస్వతీం ప్రథస్వతీం ప్రథస్వతీం ప్రథ రథోసి అసి పృథివీ పృథివ్యసి అసి భూ భూరసి అసి భూమి భూమిరసి అస్యదిభి అదిరసి అసి విశ్వధాయా విశ్వధాయా విశ్వస్య విశ్వధాయా ఇది విశ్వధాయా విశ్వస్య భువనస్య భువనస్య ధర్త్రీ ధర్త్రీ పృథివీం పృథివీం యచ్చ యచ్చ పృథివీం పృథివీంద్రగంహ నృగంహ పృథివీం పృథివీం మా మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ వ్యానాయ అపానాయేతి ప్రాణాయ వ్యానాయో దానాయ వ్యానాయేతి వీరనాయ ఉదానాయ ప్రతిష్టాయై ఉదానాయేత్యుత్ అనాయ ప్రతిష్టాయై చరిత్రాయ ప్రతిష్టాయాది ప్రతిష్టాయై చరిత్రాయాగ్నిః అగ్నిస్వా త్వాభి అభిపాతు పాతు మహ్యా మహ్యా స్వస్త్యా స్వస్త్యా ఛర్దిషా ఛర్దిషా శంతమేన శంతమేన తయా శంతమేనే దిశం తమేన తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద సీదేతి సీద కాండాత్ కాండాత్ ప్రరోహంతి కాండాత్ కాండాదితి కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష ప్రరోహంతీతి ప్రారోహంతి పరుష పరుష పరి పరుష పరుష ఇది పరుష పరుష పరీతి పరి ఏవాన దోదూర్వే దూర్వే ప్రతను తను సహస్రేణ సహస్రేణ శతేన శతేన చేతి యా శతేన శతేన ప్రతనోషి ప్రతనోషి సహస్రేణ ప్రతనోషీతి ప్రాతనోషి సహస్రేణ విరోహసి విరోహసీతి విరోహసి తస్యాస్తే తే దేవి దేవీష్టకే ఇష్టకే విధేమ విధేమ హవిషా హవిషా వయమ్ వయమితి వయమ్ అషాఢాసి అసి సహమానా సహమానా సహస్వ సహస్వారాతీ అరాతీ సహస్వ సహస్వారాతీయత రాతీయత సహస్వ సహస్వృతనా పృతనా సహస్వ సహస్వృతన్యత పృతన్యత ఇది పృతన్యత సహస్రవీర్యాసి సహస్రవీర్యేతి సహస్రవీర్యా అసి సా మా మా జిన్వ జిన్వేతి జిన్వ మధువాతాహ వాతృతాయతే ఋతాయతే మధు ఋతాయత ఇత్రితాయతే మధు క్షరంతి క్షరంతి సింధవ సింధవ ఇది సింధవ మాధ్వీర్ణ వస్సంతు సంతోషధీ ఓషధీరిత్యోషధీ మధునక్తం నక్తముత ఉతోషసి ఉషసి మధువత్ మధుమత్పార్థివం మధుమదితి మధుమత్ పార్థివగుం రజ రజ ఇది రజ మధుద్యౌః ద్యౌరస్తు అస్తు నః పితా పితేతి పితా మధుమాన్నః మధుమానితి మధుమాన్ నో వనస్పతిః వనస్పతిర్మధుమాన్ మధుమాగుమ్మస్తు మధుమాదితి మధుమాన్ అస్తు సూర్యః సూర్య ఇది సూర్యః మాధ్వీర్గావః రావో భవంతు భవంతు నః నైది నః మహీద్యౌః ద్యౌ పృథివీ పృథివీ చ నః న ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం వివిక్షతాం వివిక్షతామితి వివిక్షతాం వివృతాన్నః నో భరీమభిః భరీమభిరితి భరీమాభిః తద్విష్ణోః విష్ణోః పరమం పరమం పదం పదకం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయ సూరయ ఇది సూరయ దివీవ ఇవ చక్షుః చక్షురాతతం ఆతతమిత్యాతతం ధ్రువాసి అసి పృథివీ పృథివీ సహస్వ సహస్వృతన్యత పృతన్యత ఇది పృతన్యత స్యూతాదేవేభిః దేవేభిరమృతేన అమృతేనా ఆగాహ అగా ఇత్యగాహ యాస్తే తే అగ్నే అగ్నే సూర్యే సూర్యే రుచ రుచ ఉద్యత ఉద్యతో దివం ఉద్యత ఇత్యుదోయత దివమాతన్వంతి ఆతన్వంతి రశ్మిభిః ఆతన్వంతీత్యాతన్వంతి రశ్మిభిరితి రశ్మీభిః తాభిస్సర్వాభిః సర్వాభిరుచే రుచే జనాయ జనాయన అస్కృతి కృధీతి కృధి యావ ఓ దేవాసూర్యే సూర్యే రుచ రుచోగోషు ఓష్వశ్వేషు అశ్వేషు యా రుచ రుచ ఇది రుచ ఇంద్రాగ్నీ తాభి ఇంద్రాగ్నీతింద్రాగ్నీ తాభిస్ సర్వాభి సర్వాభిరుచం రుచన్న మోధత్త ధత్త బృహస్పతే బృహస్పత ఇది బృహస్పతే విరాట్ జ్యోతి విరాడితి వీరాడ్ జ్యోతిరధారయత్ అధారయత్ సమ్రాట్ సమ్రాట్ జ్యోతి సమ్రాడికి సమ్రాట్ జ్యోతిరధారయత్ అధారయత్ స్వరాడ్ స్వరాడ్ జ్యోతి స్వరాడితి స్వరాడ్ జ్యోతిరధారయత్ అధారయదిత్యధారయత్ అగ్నే జుక్ష్వ యుక్ష్వాహి ఇయే యే తవ తవాశ్వాస అశ్వాసో దేవ దేవ సాధవ సాధవ ఇది సాధవ అరం వహంతి వహంత్యాశవ ఆశవైత్యాశవ యుక్ష్వాహి హి దేవహూతమాన్ దేవహూతమానుం అశ్వాన్ దేవహూతమానితి దేవాహూతమాన్ అశ్వాగుం అగ్నే అగ్నే రథీ రథీరివ ఇవేతీవ నిహోత హోతా పూర్వ్య పూర్వ్యః సద సద ఇది సద రప్సష్ట స్కంద స్కంద పృథివీం పృథివీమను అనుద్యాం యామిమం ఇమం చ యోనిమ్ యోనిమను అనుయ యశ్చ చ పూర్వ పూర్వ ఇది పూర్వ తృతీయం యోనిమ్ యోనిమను అను సంచరంతం సంచరంతం ద్రప్సం సంచరంతమితి సంచరంతం ద్రప్సం జుహోమి జుహోమ్యను అను సప్త సప్త హోత్రాహ హోత్రా ఇది హోత్రాహ అభూదిదం ఇదం విశ్వస్య విశ్వస్య భువనస్య భువనస్య వాజినం వాజినమగ్నే అగ్నేర్వైశ్వానరస్య వైశ్వానరస్య చేతి చ అగ్నిర్జ్యోతిష జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ రుక్మః రుక్మో వర్చస వర్చసా వర్చస్వాన్ వర్చస్వామితి వర్చస్వాన్ రుచే త్వా రుచే రుచే త్వాసం సమిత్ ఇత్స్రవంతి స్రవంతి సరిత సరితో నధేనాహ ధేనా ఇతి ధేనాహ అంతర్హృదా హృదా మనసా మనసా పూయమానా పూయమానా ఇది పూయమానా ఘతస్య ధారా ధారా అభి అభిచాకశీమి చాకశీమీతి చాకశీమి హిరణ్యో వేతస వేతసో మధ్యే మధ్య ఆసాం ఆసామిత్యాసాం తస్మిన్ సుపర్ణ సుపర్ణో మధుకృత్ సుపర్ణ ఇది సుపర్ణ మధుకృత్ కులాజీ మధుకృతి మధుకృత్ కులాజీ భజన్ భజన్నాస్తే ఆస్తే మధు మధుదేవతాభ్య దేవతాభ్య ఇది దేవతాభ్య తస్యాసతే ఆసతే హరయ హరయ సప్త సప్తీరే తీరే స్వధాం స్వధాం దుహానా సుధామితి స్వాధాం దుహానా అమృతస్య అమృతస్య ధారాం ధారామితి ధారాం ఆదిత్యం గర్భం గర్భం వయసా వయసా సమంజన్ సమంజన్ సహస్రస్య సమంజన్నితి సమంజన్ సహస్రస్య ప్రతిమా ప్రతిమాం విశ్వరూపం ప్రతిమామితి ప్రతిమా విశ్వరూపమితి విశ్వారూపం పరిబృంధి బృంధి హరసా హరసా మాభి అభిమృక్ష వృక్షశతాయుషం శతాయుషం గృణి శతాయుషమితి శతాయుషం గృణి చీయమాన చీయమాన ఇది చీయమాన ఇమం మా హిగుంసీ హిగుంసీర్ద్విపాదం ద్విపాదం పశూనా ద్విపాదమిది ద్వీపాదం పశూనాగుం సహస్రాక్ష సహస్రాక్ష మేధే సహస్రాక్షేది సహస్రాక్ష మేధ ఆచీయమాన చీయమాన ఇది చీయమాన మయుమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనుగోని నిషీద సీదేతి సీద వాతస్యధ్రాజిం ధ్రాజిం వరుణస్ వరుణస్య నాభిం నాభిమశ్వం అశ్వం జ్ఞానం జ్ఞానగుం సరిరస్య సరిరస్య మధ్యే మధ్య ఇది మధ్యే శిశుం నదీనాం నదీనాగుం హరిం హరిమద్రిబుద్ధం అద్రిబుద్ధమగ్నే అద్రిబుద్ధమిత్యద్రీబుద్ధం అగ్నే మా హిగుంసీ హిగుంసీ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్యది ఓమన్ ఇమం మా హిగుంసీ హిగుంసీరేకశం ఏకశం పశూనా ఏకశమిేకాశం పశూనాం కనికృతం కనికృతం వాజినం వాజినం వాజినేషు వాజినేష్విది వాజినేషు గౌరమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనుగోని నిషీద సీదేది సీద అజస్రమిందు ఇందుమనుషం అరుషం భురణ్యం భురణ్యుమగ్నిం అగ్నిమీడే ఈడే పూర్వశిత్తౌ పూర్వశిత్తౌ నమోభి పూర్వచిత్తాది పూర్వాచిత్తు నమోభిరిది నమః స పర్వభిః పర్వభిర్ఋతుషః పర్వభిరిది పర్వాభిః ఋతుషః కల్పమాన ఋతుష ఇత్యదృశ కల్పమానోదా నామా మా హింసీ హింసీరదికిం అదికిం విరాజం విరాజమితి వీరాజం ఇమకం సముద్రం సముద్రకం శతధారం శతధారముత్సం శతధారమితి శతాధారం ఉత్సం యచ్యమానం యచ్యమానం భువనస్య యచ్యమానమితి అచ్యమానం భువనస్య మధ్యే మధ్యేతి మధ్యే ఘతం గృహానా గృహానామదితిం అదితిం జనాయ జనాయాగ్నే అగ్నే మా హింసీ హింసీ పరమే పరమే ద్యోమన్ ద్యోమన్నితి ఓమన్ గభయమారణ్యం ఆరణ్యమను అనుతే ఏ దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనువోని నిషీద సీదేతి సీద పురోత్రిం త్వష్టు త్వష్టుర్వరుణస్య వరుణస్య నాభిం నాభినువిం అరింజ్ఞానాం జ్ఞానాగుం రజస రజస పరస్మాత్ పరస్మాదితి పరస్మాత్ మహీగుం సాహస్రీం సాహస్రీమసురస్య అసురస్య మాయాం మాయామగ్నే అగ్నే మా హింసీ హింసీ పరమే పరమే ద్యోమన్ ద్యోమన్నితి ఓమన్ ఇమామోర్ణాయుం ఊర్ణాయుం వరుణస్య వరుణస్య మాయాం మాయాం త్వచం త్వచం పశూనాం పశూనాం ద్విపదాం ద్విపదాం చతుష్పదాం ద్విపదామితి ద్వీపదాం చతుష్పదామితి చతుర్పదాం త్వష్టు ప్రజానాం ప్రజానాం ప్రథమం ప్రజానామితి ప్రజానాం ప్రథమం జనిత్రం జనిత్రమగ్నే అగ్నే మా హింసీ హింసీ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి వ్యోమన్ ఉష్ట్రమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనువోని నిషీద సీదేతి సీద యో అగ్ని అగ్నిరగ్నే అగ్నేస్తపస తపసోధి అధిజాత జాతశోచాత్ శోచాత్ పృథివ్యా పృథివ్యా ఉత ఉత వా దివ దివస్పరి పరీతి పరి ఏన ప్రజా ప్రజా విశ్వకర్మా ప్రజాతి ప్రజా విశ్వకర్మా వ్యానట్ విశ్వకర్మేతి విశ్వకర్మ వ్యానటం వ్యానలి ఆనట్ తమగ్నే అగ్నే హేడ హేడ పరి పరితే తే వృణక్తు వృణక్తి వృణక్తు రజాహి హ్యగ్నే అగ్నేరజనిష్ట అజనిష్టగర్భాత్ గర్భాత్ సా వై వా అవశ్యత్ అవశ్యజనితారం జనితారమగ్రే అగ్రైత్యగ్రే తయారోహం రోహమాజన్ ఆజన్నుప ఉపమేధ్యాస మేధ్యాసస్తయా తయా దేవా దేవా దేవతాం దేవతామగ్రే అగ్ర ఆయన్ ఆయన్నిత్యాయన్ శరభమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనువోని నిషీద సీదేతి సీద ఇంద్రాగ్నిరోచనా ఇంద్రాగ్నీతీంద్రాగ్ని రోచనాదివ దివః పరి పరివాజేషు వాజేషు భూషధ భూషధ ఇది భూషధ తద్వాం వాంచేతి చేతి ప్రవీర్యం వీర్యమితి వీర్యం శ్రధ వృత్రం వృత్రముత ఉత సమోతి సమోతి వాజం వాజమింద్రా ఇంద్రాయ యో అగ్ని అగ్ని సహురీ అగ్ని ఇత్యగ్ని సహురీ సపర్యాద్ సహురీ ఇది సాహురీ సపర్యాదితి సపర్యాద్ విరజ్యంతావసవ్యస్య అసవ్యస్య భూరే భూరే సహస్తమా సహస్తమా సహసా సహస్తమేతి సహహాతమా సహసా వాజయంత వాజయంతేతి వాజాయంత ప్రచర్షణిభ్య చర్షణిభ్య ప్రతనా చర్షణిభ్య ఇది చర్షణీభ్య ప్రతనా హవేషు హవేషు ప్రపృథివ్యా పృథివ్యా రిలిచాథే రిలిచాథే దివ రిలిచాథే ఇది రిలిచాథే దివశ్చ చేతి చ ప్రసింధుభ్య సింధుభ్య ప్ర సింధుభ్య ఇది సింధుభ్య ప్రగిరిభ్య గిరిభ్యో మహిత్వా గిరిభ్యది గిరిభ్య మహిత్వా ప్ర మహిత్వేతి మహిత్వా ప్రేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వా ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని విశ్వాభువన భువనాది అత్యన్యా అన్యేత్యన్యా మరుతోయస్య యస్య హి క్షయే క్షయే పాథ పాథా దివ దివో విమహస విమహస ఇది విమహస ససుగోపాతమ సుగోపాతమో జన సుగోపాతమైతి సుగోపాతమ జన ఇది జన యజ్ఞైర్వా వా యజ్ఞవాహస యజ్ఞవాహసో విప్రస్ యజ్ఞవాహస ఇది యజ్ఞావాహస విప్రస్ వా వా మదీనా మదీనామితి మదీనా మరుత శృణుత శృణుతాహవం హవమితి హవం శ్రియసేకం కంభానుభిః భానుభిస్ సమ్ భానుభిరితి భానుభిః సంవిమిక్షిరే విమిక్షిరేతే ఏ రశ్మిభిః రశ్మిభిస్తే రశ్మిభిరితి రశ్మీభిః ఋక్వభిః ఋక్వభిః సుఖాదయః ఋక్వభిరిత్యుక్వాభిః సుఖాదయ ఇతి సుఖాదయః తే వాశీమంతః వాశీమంత ఇష్మిణః వాశీమంత ఇతి వాశీమంతః ఇష్మిణో అభీరవః అభీరవో విద్రే విద్రే ప్రియస్య ప్రియస్య మారుతస్య మారుతస్య ధామ్నః ధామ్న ఇతి ధామ్నః అవతే తే హేడః హేడ ఉత ఉదుత్తమం ఉత్తమమిత్యుదోత్తమం తయానః నశ్చిత్రః చిత్ర ఆ ఆభువత్ భువదూతీ ఊతీ సదావృధః సదావృధః సఖాః సదావృధ ఇతి సదావృధః సఖేతి సఖాః తయా శతిష్ఠయా శతిష్ఠయా వృతా వృతేతి వృతా కో అద్య అద్య యుంక్తే యుంక్తే ధురి ధురిగాః గా ఋతస్య ఋతస్య శిమీవతః శిమీవతో భావినః భావినో దుర్హృణాయూన్ దుర్హృణాయూనిది దుర్హృణాయూన్ ఆసన్నిషోన్ ఋత్ససః ఆసన్నిషోనిత్యాసన్ ఇషూన్ ఋత్ససో మయోభూన్ ఋత్సస ఇది హృత్సో అసః మయోభూనియః మయోభూనితి మయః భూన్ య ఏషాం ఏషాం భృత్యాం భృత్యాం రణధర్ రణధత్సః స జీవాత్ జీవాదితి జీవాత్ అగ్నేనయ నయా ఆ దేవానాం దేవానాగుంశం షన్నః నో భవంతు భవంతు వాజే వాజే వాజే వాజయితి వాజే వాజే అప్స్వగ్నే అప్స్విత్యపుసు అగ్నే సధిః సధిష్టవ తవసః సౌషధీః ఓషధీరను అనురుధ్యసే రుధ్యస ఇది రుధ్యసే గర్భే సన్ సంజాయసే జాయసే పునః పునరిది పునః స్పృషా సోమ సోమద్యుమాన్ ద్యుమాగుంసి ద్యుమానిది ద్యుమాన్ అసి వృషా వృషా దేవ దేవృషవ్రత వృషవ్రత ఇది వృషవ్రత వృషా ధర్మాణి ధర్మాణి దధిషే అధిష ఇది దధిషే ఇమం మే మే వరుణ వరుణ తత్ తత్వా త్వాయామి యామి త్వం త్వన్నః నో అగ్నే అగ్నే సహ సత్వం త్వన్నః నో అగ్నే అగ్న ఇత్యగ్నే ఓం. చతుర్థకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.